నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్ 6-9 ఖండము శ్లోక తాత్పర్య పుష్పం 6 ఖండము నరసింహుని అనుష్టుభముచే ఆత్మజ్యోతిని అన్వేషించుట తే దేవ ఇమమాత్మానం జ్ఞాతుమైచ్ఛంస్తాన్హాసుర పాప్మా పరిజగ్రాహాత ఆయక్షంతహంతైనమాసురం పాప్మానం గ్రసామైత్యేతమేవోంకారాగ్రవిద్యోతం తురియతురియమాత్మానముగ్రమనుగ్రం వీరమవీరం మహాంతమహాంతం విష్ణుమ విష్ణు జ్వలంతమజ్వలంతం సర్వతోముఖం సర్వతోముఖం నృసింహమనోసింహం భీషణమభీషణం భద్రమభద్రం మృత్యుమృత్యుమమృత్యుమృత్యుం నమామే నమామ్యహమనహం నృసింహానుష్టుభైవ బుబుధిరే 6.1 పాపాసురుని నుండి దేవతల విముక్తి తే దేవ ఇమం ఆత్మానం జ్ఞాతుం ఇచ్ఛంత ఆ దేవతలు ఈ ఆత్మను తెలుసుకొనుటకు ఇచ్ఛ కలిగిరి తాన్ ఆసురః పాప్మా పరిజగ్రహ వారిని అసురుడైన పాపము పరిగ్రహించెను త ఆయక్షంత హంతి ఏనం ఆసురం పాప్మానం గ్రసామ ఇతి అసురుడైన ఆ పాపమును వారు పట్టుకుని చంపుదుమని చూచిరి ఏతం ఏవ ఓంకార అగ్ర విద్యోతం తురియేతురియం ఆత్మానం వారు ఆ ఓంకారాగ్రమున వెలుగొందు తురియేతురియుడైన ఆత్మను సమీపించి తెలుసుకును ప్రయత్నముతో ఉగ్రం అనుగ్రం వీరం అవీరం మహాంతం అమహాంతం విష్ణుం అవిష్ణుం ఉగ్రమును అనుగ్రమును వీరమును అవీరమును మహత్తును అమహత్తును విష్ణువును అవిష్ణువును జ్వలంతం అజ్వలంతం సర్వతోముఖం అసర్వతోముఖం నృసింహం అనుసింహం జ్వలంతమును అజ్వలంతమును సర్వతోముఖమును అసర్వతోముఖమును నృసింహమును అనుసింహమును భీషణం అభీషణం భద్రం అభద్రం మృత్యుమృత్యుం అమృత్యుమృత్యుం భీషణమును అభీషణమును భద్రమును అభద్రమును మృత్యుమృత్యువును అమృత్యుమృత్యువును నమామి అనమామి అహం అనహం నమామిని అనమామిని అహమును అనహమును నృసింహ అనుష్టుభ ఏవ బుబుధిరే నృసింహ అనుష్టుభము చేతనే తెలుసుకొనిరి తేభ్యో హాసావాసురః పాప్మా సచ్చిదానందఘన జ్యోతిరభవత్తస్మాదపక్వకషాయ ఇమమేవోంకారాగ్రవిద్యోతం తురియేతురియమాత్మానం నృసింహానుష్టుభైవ జానీయత్స్యాసుర పాప్మా సచ్చిదానందఘన జ్యోతిర్భవతి 6.2 నృసింహ సోమము యొక్క మహిమ తేభ్యోహ సావ ఆసురః పాప్మా సచ్చిదానంద ఘన జ్యోతిః అభవత్ ఆ దేవతల ప్రయత్నముతో సోమముచే అమృతముచే పాపాసురుడు కూడా సచ్చిదానంద ఘన జ్యోతి అయ్యెను నోట్ సోమము అమృతము అనగా వివేకముతో చేయు ద్వంద్వ విచారణ చేపొందు ఆత్మానాత్మ జ్ఞానము తస్మాత్ అపక్వకషాయ ఇమం ఏవ ఓంకార అగ్ర విద్యోతం తురియేతురియం కావున అపక్వకషాయమైన ఈ ఓంకారాగ్రమున ప్రకాశించు తురియేతురియుడైన ఆత్మానం నృసింహ అనుష్టుభ ఏవ జానీయత్ ఆత్మను నృసింహ అనుష్టుభముచేతనే తెలుసుకొనవలెను తస్య ఆసురః పాప్మా సచ్చిదానంద ఘన జ్యోతిః భవతి అట్టివానికి పాపాసురుడు కూడా సచ్చిదానంద ఘన జ్యోతి అగును తే దేవా జ్యోతిష ఉత్తితేషవో ద్వితీయాద్భయమేవ పశ్యంత ఇమమేవోంకారాగ్రవిద్యోతం తురియతురియమాత్మానమనుష్టుభాన్విష్య ప్రణవేనైవ తస్మిన్నవస్థితాస్తేభయస్తజ్యోతిరస్య సర్వస్య పురతః సువిభాతమవిభాతమద్వైతమచింత్యమలింగం స్వప్రకాశమానందఘనం శూన్యమభవదేవం విత్స్వప్రకాశం పరమేవ బ్రహ్మ భవతి తే దేవాః పుత్రేషణయశ్చ విత్తేషణయశ్చ లోకేషణయశ్చ ససాధనేభ్యో విత్థాయ నిరాకార నిష్పరిగ్రహ అసిఖా అయజ్ఞోపవిత అంధా బధిరా ముగ్ధా క్లీబా మూక ఉన్మత్త ఇవ పరివర్తమానా శాంత దాంత ఉపరతాస్థితిక్షవ సమాహిత ఆత్మరతయ ఆత్మక్రీడా ఆత్మమిథున ఆత్మానందా ప్రణవమేవ పరం బ్రహ్మాత్మప్రకాశం శూన్యం జానంతస్తత్రైవ పరిసమాప్తాః 6.3 దేవతలు తురియ ఆత్మజ్యోతిని చేరుట తే దేవా జ్యోతిః ఉత్తితేషవో ద్వితీయాద్భయం ఏవ పశ్యంత ఆ దేవతలు సచ్చిదానందఘన జ్యోతిని చేరుటకునే ద్వితీయము ద్వంద్వదృష్టి వలన భయము చూచినవారే ఇమం ఏవం ఓంకార అగ్ర విద్యోతం తురియం ఆత్మానం ఆ ఈ ఓంకారాగ్రమున ప్రకాశించు తురియ ఆత్మను అనుష్టుభ అన్విష్య ప్రణవేన ఏవ తస్మిన్ అవస్థితాః అనుష్టుభముచే అన్వేషించి ప్రణవముచేతనే దాని జ్యోతి ఎందు అవస్థితులై ఉండిరి తేభ్యః తజ్జ్యోతిః అస్య సర్వస్య పురతః అజ్యోతివారికంటే ఈ సర్వమునకు ముందే పురాతనమైనది సువిభాతం అవిభాతం అద్వైతం అచింత్యం అలింగం సర్వప్రకాశం ఆనందఘనం శూన్యం అభవత్ ఆ సచ్చిదానంద జ్యోతి సువిభాతము అవిభాతము అద్వైతము అచింత్యము అలింగము సర్వప్రకాశము ఆనందఘనము శూన్యము అయినది ఏవం విత్ స్వప్రకాశం పరం ఏవ బ్రహ్మ భవతి ఈ విధముగా తెలుసుకున్నవాడు స్వప్రకాశమైన పరబ్రహ్మయే అగును స్వస్వరూప విజ్ఞానము కలుగును తే దేవాః పుత్ర ఈశనయః చ విత్త ఈశనయః చ లోక ఈశనయః చ ససాధనిభ్యో వ్యుత్థాయ. ఆ దేవతలు సాధనలో సిద్ధి కలిగినవారు. సంతానమునకు సంబంధించిన కామముల నుండి, విత్తమునకు సంబంధించిన కామముల నుండి, లోకమునకు సంబంధించిన పేరు ప్రఖ్యాతలు మొదలగు కామముల నుండి చిత్తములో సాధనములతో సహా వదిలివేసి నిరాకార నిష్పరిగ్రహ అసిఖాయజ్ఞోపవిత నిరాకారులై గృహవర్జితులై సంసారము పట్ల సంగవర్జితులై శిఖను వదిలి యజ్ఞోపవీతమును కర్మానుష్ఠానమును త్యజించి అంధ బధిర ముగ్ధ హక్లిబ మూక ఉన్మత్త ఇవ పరివర్తమానా అంధుల వలె బధిరుల వలె ముగ్ధులై పేడితనము కలిగిన వారి వలె మూగవారి వలె ఉన్మత్తులు ఇచ్చివారి వలె తిరుగుదురు. శాంతా దాంతా అపరతాః తితిక్షవః సమాహిత శాంతులే దాంతులే ఇంద్రియములను నియమించినవారే ఉపరతులే ఇంద్రియ వ్యవహారములు అపసంహరించినవారే తితిక్ష ఓర్పు కలిగినవారే సమాహితులే సమాధి దృష్టి పొందినవారే ఆత్మరతే ఆత్మక్రీడ ఆత్మమిథున ఆత్మానందాః ఆత్మరతులై ఆత్మక్రీడులై ఆత్మసంయోగముచే ఆత్మానందులగుదురు. ప్రణవం ఏవ పరంబ్రహ్మాత్మ ప్రకాశం శూన్యం జానంతః ప్రణవమునే పరబ్రహ్మాత్మ ప్రకాశమైన శూన్యముగా నిర్విషయముగా తెలుసుకున్నవారుగుదురు. తత్ర ఏవ పరిసమాప్తాః అక్కడితో పరిసమాప్తిని పొందిరి. తస్మాద్దేవానాం వ్రతమాచరణోంకారే పరే బ్రహ్మణి పర్యవసితో భవేత్స ఆత్మన్యవాత్మానం పరం బ్రహ్మ పశ్యతి. తదేశ శ్లోకః శృంగేస్వశృంగం సంయోజ్య సింహం శృంగేషు యోజయేత్ శృంగాభ్యాం శృంగమాబధ్య త్రయో దేవ ఉపాసత ఇతి. ఇతి షష్ఠః ఖండః 6. 6.4 ఆత్మఫలశ్రుతి. తస్మాత్ దేవానాం వ్రతం ఆచరన్ ఓంకారే పరబ్రహ్మణి పర్యవసితో భవేత్. కావున దేవతల యొక్క వ్రతము ఆచరించువాడు ఓంకార రూపమైన పరబ్రహ్మమునందే పర్యవసితుడు వ్యవస్థితుడు అగును. స ఆత్మని ఏవ ఆత్మానం పరంబ్రహ్మ పశ్యతి. అతడు తన ఆత్మయందే తన ఆత్మను పరబ్రహ్మగా దర్శించును. తత్ ఏష శ్లోకః అందుకు ఈ క్రింద శ్లోకము ఉన్నది. శృంగేషు అశృంగం సంయోజ్య సింహం శృంగేషు యోజయేత్ శృంగములయందు అశృంగమును బాగుగా కలిపి సింహమును శృంగములయందు కలుపవలెను. త్రిగుణములను గుణాతితత్వ దృష్టిలో ఏకం చేసి చిత్తమును ఆత్మలో లయము చేయవలెను. శృంగాభ్యాం శృంగం ఆబధ్య త్రయో దేవా ఉపాసత ఇతి. శృంగములతో శృంగమును బంధించి ముగ్గురు దేవతలు ఉపాసించుచున్నారు. సంకల్పములను సంకల్పముతో బంధించి చిత్తవృత్తి నిరోధము అభ్యాసము చేసి జాగ్రత్విశ్వుడు అకారుడు స్వప్నతేజసుడు ఉకారుడు సుషుప్తిప్రాజ్ఞుడు మకారుడు అను ముగ్గురు దేవతలు తురియమును ఉపాసించుచున్నారు. 7వ ఖండము. అకార ఉకార మకార ఉపాసన. దేవా హవై ప్రజాపతిమబ్రువన్ భూయ ఏవనో భగవాన్ విజ్ఞాపయత్వితి తథేతి. 7.1 దేవతల ప్రశ్న. దేవా హవై ప్రజాపతిం అబ్రువన్ దేవతలు ప్రజాపతిని అడిగిరి. భూయ ఏవనో భగవాన్ విజ్ఞాపయతి ఇతి తథా ఇతి భగవాన్ మాకు ఇంకను బోధించుము అనగా ప్రజాపతి అట్లే అనెను. అజత్వాదమరత్వాద జరత్వాదమృతత్వాద సుఖత్వాద మోహత్వాదన స్నయత్వాద పిపాసత్వాదద్వైతత్వాచాకరణే మమాత్మానం అన్విష్య. 7.2 అకార ఉపాసన. అజత్వాత్ అమరత్వాత్ అజరత్వాత్ అమృతత్వాత్ అశోకత్వాత్ అమోహత్వాత్ అనసనాయత్వాత్ అపిపాసత్వాత్ అద్వైతత్వాచ్చ అజత్వము జన్మ లేకపోవటము వలన అమరత్వము వలన అజరత్వము జరా ముసలితనము లేకపోవుట వలన అమృతత్వము వలన అశోకత్వము వలన అమోహత్వము వలన అనసనాయత్వము ఆకలి లేకపోవుట వలన అపిపాసత్వము దాహము లేకపోవుట వలన అద్వైతత్వము వలన ఆత్మకు ఉన్న ఈ ఆకార లక్షణములను ఉపాసిస్తూ అకారేణ ఇమం ఆత్మానం అన్విష్య అకారము చేత ఈ ఆత్మను అన్వేషించి తరువాత ఉకార ఉపాసన చేయవలేను. ఉత్కృష్టత్వాదుత్పాదకత్వాదుప్రవేష్టత్వాదు స్థాపైతృత్వాదుద్రష్టృత్వాదుత్కర్తృత్వాదుత్పథ వారకత్వాద్దుద్రాసత్వాదుద్భ్రాంతత్వాదుత్తీర్ణ వికృతత్వా శోంకారేణే మమాత్మానం పరమం బ్రహ్మ. నూసింహమన్విష్యాకారేణే మమాత్మానముకారం పూర్వార్ధమాకృషయ సింహీకృత్యోత్తరార్ధేన తం సింహమాకృష్య. ఉత్కృష్టత్వాత్ ఉత్పాదకత్వాత్ దుష్ప్రవేష్టత్వాత్ ఉత్కృష్టత్వము శ్రేష్టత్వము వలన ఉత్పాదకత్వము తయారు చేయగల సామర్థ్యము వలన దుష్ప్రవేష్టత్వము ప్రవేశించుటకు అసాధ్యము వలన ఉత్థాపైతృత్వాత్ ఉద్రష్టృత్వాత్ ఉత్కర్తృత్వాత్ ఉత్పథవారకత్వాత్ ఉత్థాపైతృత్వము ఉద్ధరించగల సామర్థ్యము వలన ఉద్రష్టృత్వము ఉత్తమ దృష్టి సామర్థ్యము వలన ఉత్కర్తృత్వము, నిజముగా చేయగల సామర్థ్యము వలన ఉత్పథవారకత్వము, దిగజారు త్రోవ నుండి మరల్చగల సామర్థ్యము వలన ఉద్రాసత్వాత్ ఉద్భ్రాంతత్వాత్ ఉత్తీర్ణ వికృతత్వాచ్చ ఉద్రాసత్వము సంహరించి తినుట వలన ఉద్భ్రాంతత్వము, పైకి క్రిందకు గిర్రున త్రిప్పుట వలన ఉత్తీర్ణ వికృతత్వము, మార్పుకు ఆవల ఉండుట వలన ఆత్మకు ఉన్న ఈ ఉకార లక్షణములను ఉపాసిస్తూ ఉకారేణ ఇమం ఆత్మానం పరమం బ్రహ్మ నృసింహం అన్వేష్య ఉకారము చేత ఈ నృసింహ పరబ్రహ్మ ఆత్మను అన్వేషించి అకారేణ ఇమం ఆత్మానం ఉకారం పూర్వార్ధం ఆకృష్య సింహీకృత ఉత్తరార్ధేన తం సింహం ఆకృష్య అకారము చేత ఈ ఆత్మను ఉకార పూర్వార్ధమును ముందున్న సగమును ఆకర్షించి సింహీకృతము చేసి సింహముగా చేసి ఉత్తరార్ధముతో ఆ సింహమును ఆకర్షించి తరువాత మకార ఉపాసన చేయవలెను. మహత్వాన్మహస్త్వాన్మానత్వా ముక్తత్వాన్మహాదేవత్వాన్మహేశ్వరత్వాన్మహాస్త్వా మహాచిత్వాన్మహానందత్వాన్మహాప్రభుత్వాచ్చ మకారాధ్యయనానేనాత్మనేకీ కురియాత్. 7.4 మకార ఉపాసన. మహత్వాన్ మహస్త్వాన్ మానత్వాన్ ముక్తత్వాన్ మహాదేవత్వాన్ మహత్వము గ్లోరీ వలన మహస్త్వము, మైటినేస్ వలన మానత్వము, మేజర్మెంట్ వలన ముక్తత్వము, ఫ్రీడమ్ వలన మహాదేవత్వము, సుప్రిమసీ వలన మహేశ్వరత్వాన్ మహానత్వాన్ మహాచిత్వాన్ మహానందత్వాన్ మహాప్రభుత్వాచ్చ మహేశ్వర్వత్వము, ఓమినిసియన్స్ అండ్ ఓమ్నిపొటెన్స్ వలన మహానత్వము, గ్రెట్నెస్ వలన మహాచిత్వము, ఇంటెలిజెన్స్ వలన మహానందత్వము, బ్లిస్ఫుల్నెస్ వలన మహాప్రభుత్వము, కాంట్రోలబిలిటీ వలన ఆత్మకు ఉన్న ఈ మకార లక్షణములను ఉపాసిస్తూ మకార అధ్యయన అనేన ఆత్మని ఏకీకుర్యాత్. మకార అర్థము చేత గుణరహిత ఆత్మతో ఏకీకృతము చేయవలెను, సింహమును భక్షించవలెను. నోట్ అకారుకారమకార ఉపాసన క్రమమును స్థూల సూక్ష్మకారణ శరీరత్రయమును ఆత్మతో ఏకీకృతము చేయు విధము మరియు జాగ్రత్ స్వప్న సుషుప్తతురియ చతురావస్థలను ఆత్మతో ఏకీకృతము చేయు విధము అని అన్వయము చెప్పవచ్చును. అశరీరో నిరింద్రియో ప్రాణోతమా సచ్చిదానందమాత్ర స స్వరాడ్ భవతి య ఏవం వేద కస్త్వమిత్యహమితి హోవాచేవమే వేదం సర్వం తస్మాదహమితి సర్వాభిధానం తస్యాద్రేమకారః స ఏవ భవతి. సర్వం హేమాత్మాయం హి సర్వాంతరో నహీదం సర్వమహమితి హోవాచేవ. నిరాత్మకమాత్మైవేదం సర్వం తస్మాత్ సర్వాత్మకేణకారేణ సర్వాత్మకమాత్మానమన్విచ్ఛేద్రమైవేదం సర్వం సచ్చిదానందరూపం. 7.5 అకారముతో ఆత్మను వెతక ప్రారంభించవలెను. అశరీరో నిరింద్రియో అప్రాణో అతమాహ సచ్చిదానందమాత్రః ఆత్మా అశరీరుడు, నిరింద్రియుడు, అప్రాణుడు, అతమస్సుడు, సచ్చిదానందమాత్రుడు. సస్వరాట్ భవతి య ఏవం వేద అతడే ఆత్మయే. స్వరాట్ అని ఎవడు ఇట్లు తెలుసుకొనునో. కస్త్వం కహత్వం ఇతి అహం ఇతి హ ఉవాచ ఏవం ఏ వేదం సర్వం నీవు ఎవరు అనగా నేను ఆత్మ అనుచు ఈ విధముగా సర్వమును తెలుసుకొనును. తస్మాత్ అహం ఇతి సర్వ అభిద కావున నేను ఆత్మజ్ఞానము సర్వము ఇచ్చును. అనంతస్య ఆదాహ అయం అకారః స ఏవ భవతి అనంతమునకు ఆది యకారమే. అతడు అకారమును ఆత్మగా తెలుసుకున్నవాడు అకారమే అగును. సర్వం హి అయం ఆత్మా అయం హి సర్వాంతరో సర్వము ఈ ఆత్మయే అదే సర్వమునకు అంతరము. నహీదం సర్వం అహం ఇతి హ ఉవాచ ఏవ నిరాత్మకం ఆత్మ ఏవ ఇదం సర్వం ఈ సర్వము నేను ఆత్మ కాదు అని చెప్పినచో ఈ సర్వము నిరాత్మక ఆత్మయే అగును. నోట్ నేతి అనగా నైతి అను సిద్ధాంతముతో విచారించి ఇది ఆత్మకాదు ఇది ఆత్మకాదు అని అనాత్మను వేరుచేయుచుండగా ఆత్మ శుద్ధ నేను అనుభవమునందు స్థితి కలిగియుండుట. తస్మాత్ సర్వాత్మకేన అకారణ సర్వాత్మకం ఆత్మానం అన్విచ్ఛేత్ కావున సర్వాత్మకమైన అకారము చేత సర్వాత్మకమైన ఆత్మను వెతకవలెను. బ్రహ్మ ఏవ ఇదం సర్వం సచ్చిదానంద రూపం ఈ సర్వము సచ్చిదానంద రూపమగు బ్రహ్మమే. సచ్చిదానందరూపమిదం సర్వం సద్ధీదం సర్వం సత్సదితి చిద్ధీదం సర్వం కాసతే ప్రకాశతే చేతి కిం సదితీదమిదం నేత్యనుభూతిరితి కేషతీయమియం నేత్యవచనేనేవానుభవన్నువాచేవమేవ చిదానందావప్యవచనేనేవానుభవన్నువాచ సర్వమన్యదితి స పరమానందస్య బ్రహ్మణో నామ బ్రహ్మేతి తస్యాంత్యోయం. మకారః స ఏవ భవతి 7.6 ఉపాసకుడు మకారుడు అగుట సచ్చిదానంద రూపం ఇదం సర్వం సత్ హి ఇదం సర్వం ఈ సర్వము జగత్తు సచ్చిదానంద రూపము ఈ సర్వము సత్యే సత్స్వరూపమైన ఆత్మలో ప్రకటితమైన జగత్ కూడా సత్యే అగును అనగా జగత్తు ఆత్మయే సత్సదితి చిత్ హి ఇదం సర్వం కాసతే ప్రకాశతే చ ఇతి సత్లో సత్ అయిన ఈ సర్వము చిత్ శుద్ధ ఎదుక తెలివి చేత వెలిగొంది ప్రకాశించుచున్నది ఆత్మసచ్చిత్ అందులో ప్రకటితమై ప్రకాశించబడు జగత్ కూడా సత్తుచిత్తు అనగా ఆత్మ కంటే వేరుగా జగత్తుకు ఉనికి ప్రకాశము లేదు కిం సత్ ఇతి ఇదం ఇదం నా ఇతి అనుభూత్యః ఇతి కయేషయేతి ఏది సత్యం అని ఇది ఇది కాదు అని అనుభూతి కలిగించినది అది ఏది అని వెతుకుతూ తెలియబడినదంతా ప్రజ్ఞ ఆ ప్రజ్ఞను వెలిగించినది ఏదో ఉన్నది అని దానిని ప్రజ్ఞచే గుర్తించి యం ఇదం న ఇతి అవచనే న ఏవ అనుభవత్వాచ ఎవడు ఇది కాదు అని మాట్లాడకనే కాదు అని అనుభవములో చెప్పునో ఏవం ఏవ చిదానందావ అపి అవచనే న ఏవ అనుభవత్ ఉవాచ ఇదే అని కాదు అని కూడా మాట్లాడకనే చిదానందమున చెప్పునో సర్వం అన్యత్ ఇతి స పరమానందస్య బ్రహ్మనో నామ బ్రహ్మ ఇతి సర్వమునకు అన్యమైనది అయిన అపరమానంద బ్రహ్మమునకు బ్రహ్మ అని పేరు తస్య అంత్య అయం మకారః దానికి అంత్యము ఈ మకారము స ఏవ భవతి అతడు అదే మకారుడే అగును అనగా ఏకాంతముగా అంతరంగములో వివేకముతో సతసత్ విచారణ చేయువాడు తాను మకారరూపమగు బ్రహ్మము అని అనుభవపూర్వకముగా తెలుసుకొనుచు మకారుడే అగును తస్మాన్మకారేణ పరమం బ్రహ్మాన్విచ్చేత్ కిమదమేవమిత్యకార ఇత్యేవా హావిచికిత్సన్ తస్మాత్కారేణేమమాత్మానమన్విష్య మకారేణ బ్రహ్మణాను సంధ్యాత్కారేణ విచికిత్సన్న శరీరోనింద్రియో ప్రాణోత్తమ సచ్చిదానందమాత్ర సస్వరాట్ భవతి య ఏవం వేద 7.7 అకారు కారమకారముల చేత బ్రహ్మమును అన్వేషించుట తస్మాత్ మకారణ పరమం బ్రహ్మ అన్విచ్చేత్ కిం ఇదం ఏవం ఇతి కావున మకారము చేత పరబ్రహ్మమును అన్వేషించవలెను ఇది ఏ విధముగా అనగా అకార ఇతి ఏవ ఆహా విచికిత్సన అకారమే అని అనగా సంశయించుచుండగా అవును అని అకారేణ ఇమం ఆత్మానం అన్విష్య మకారేణ బ్రహ్మణ అనుసంధ్యాత్ ఉకారేణ విచికిత్సన అకారము చేతనే ఆత్మను అన్వేషించి మకారము చేత బ్రహ్మముతో అనుసంధానము చేసి ఉకారము చేత అసంశయుడు అయి అశరీరో అనింద్రియో ప్రాణోతమోహ సచ్చిదానందమాత్ర ఉపాసకుడు అశరీరుడు అనింద్రియుడు ఇంద్రియములు దాటినవాడు ప్రాణోత్తముడు ప్రాణశక్తికి మూలాధారుడు సచ్చిదానందమాత్రుడు అగును సస్వరాట్ భవతి యాయేవం వేద ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో అతడే స్వరాట్టు అగును బ్రహ్మవా ఇదం సర్వమత్రుత్వాద్గ్రత్వాద్వీరత్వాం మహత్వాద్ విష్ణుత్వాజ్వలత్వాత్ సర్వతోముఖత్వాన్ను సింహత్వాద్ భీషణత్వా భద్రత్వాన్ను క్యుమోక్యుత్వాన్నమామిత్వాదహంత్వాదితి సతతం హి 7.8 నారసింహ అనుష్టుభము లక్షణముల వలన బ్రహ్మ సతతమే బ్రహ్మవా ఇదం సర్వం మకారుడైన ఆ ఉపాసకుడే బ్రహ్మ లేదా ఈ సర్వము అతృత్వాత్ ఉగ్రత్వాత్ వీరత్వాత్ మహత్వాత్ విష్ణుత్వాత్ భక్షణ వలన ఉగ్రత్వము వలన వీరత్వము వలన మహత్వము వలన విష్ణుత్వము వలన జ్వలత్వాత్ సర్వతోముఖత్వాత్ నృసింహత్వాత్ భీషణత్వాత్ భద్రత్వాత్ జ్వలత్వము వలన సర్వతోముఖత్వము వలన నృసింహత్వము వలన భీషణత్వము వలన భద్రత్వము వలన మృత్యుమృత్యుత్వాత్ నమామిత్వాత్ అహంత్వాత్ ఇతి సతతం హి మృత్యుమృత్యుత్వము వలన నమామిత్వము వలన అహంత్వము వలన బ్రహ్మ సతతమే నిత్యమే ఏతద్బ్రహ్మోగ్రత్వాద్విరత్వాన్ మమహత్వాద్విష్ణుత్వాజ్వలత్వా సర్వతోముఖత్వాన్ను సింహత్వా భీషణత్వాద్ భద్రత్వా నృత్యుమృత్యుత్వాన్ నమామిత్వాదితి తస్మాదకారేణ పరమం బ్రహ్మాన్విష్య మకారేణ మన ఆద్యవితారం మన ఆదిసాక్షిణ మన్విచ్ఛేత్ 7.9 మకారము చేత మనోసాక్షిత్వ ఉపాసన ఏతత్ బ్రహ్మ ఉగ్రత్వాత్ వీరత్వాత్ మహత్వాత్ ఈ బ్రహ్మ ఉగ్రత్వము వలన వీరత్వము వలన మహత్వము వలన విష్ణుత్వాత్ జ్వలత్వాత్ సర్వతో ముఖత్వాత్ విష్ణుత్వము వలన జ్వలత్వము వలన సర్వతోముఖత్వము వలన నృసింహత్వాత్ భీషణత్వాత్ భద్రత్వాత్ నృసింహత్వము వలన భీషణత్వము వలన భద్రత్వము వలన మృత్యుమృత్యుత్వాత్ నమామిత్వాత్ అహంత్వాత్ ఇతి మృత్యుమృత్యుత్వము వలన నమామిత్వము వలన అహంత్వము వలన సతతమే అని గ్రహించవలెను తస్మాత్ అకారణ పరమం బ్రహ్మ అన్వేష్య కావున అకారము చేత పరబ్రహ్మమును అన్వేషించి మకారిణ మనాది అవితారం మనాది సాక్షిణం అన్విచ్చేత్ మకారము చేత మనస్సు మొదలగు వాటిని రక్షించువానిని మనస్సు మొదలగు వాటికి మనోబుద్ధ్యహంకార చిత్తములకు సాక్షిని అన్వేషించవలెను. సయదే తత్సర్వమపేక్షతే తదేతత్సర్వమస్మిన్ ప్రవిశతి సయదా ప్రతిబుధ్యతే తదేతత్సర్వమస్మాదేవోత్తిష్ఠతి తదేవ తత్సర్వం నిరుహ్య ప్రత్యూహ్య సంపీడ్య సంజ్వాల్య సంభక్ష్య స్వాత్మానమేవైషాం దదాత్యత్యుగ్రోతి వీరోతి మహానితి విష్ణురతి జ్వలన్నతి సర్వతో ముఖోతి నరుసింహోతి భీషణోతి భద్రోతి మృత్యుము కీర్తనమామిత్యహం భూత్వా స్వే మహిమ్ని సదా సమాసతే. 7.10 ఉపాసకుడు స్వరాట్టు సృష్టిస్థితిలయ కారకుడు అగును. సయత్ ఏతత్ సర్వం అపేక్షతే అతడు తాను స్వరాట్టు అని గ్రహించిన ఉపాసకుడు ఎప్పుడైతే ఈ సర్వమును అపేక్షించునో తత్ ఏతత్ సర్వం అస్మిన్ ప్రవిశతి అప్పుడు ఈ సర్వము అతనియందు ప్రవేశించును. సయదా ప్రతిబుధ్యతే తత్ ఏతత్ సర్వం అస్మాత్ ఏవ ఉత్తిష్ఠతి మరల ఎప్పుడు ఇష్టపడునో అప్పుడు ఈ సర్వము అతనియందు మేల్కొనును. తత్ ఏతత్ సర్వం నిరూహ్య ప్రత్యూహ్య సంపీడ్య అతడు ఈ సర్వమును ఊహించి కల్పించి అవరోధించి సంపీడించి సంజ్వాల్య సంభక్ష్య స్వాత్మానం ఏవ ఏషాం దదాతి ఇతి సంజ్వలింపజేసి సంభక్షించి తన ఆత్మనే ఇచ్చును అనగా అతడే నిమిత్త కారణము ఉపాదాన కారణము అగును. అతి ఉగ్రో అతి వీర్యో అతి మహాన్ అతి విష్ణుహ అతి జ్వలన్ అతి అట్మోస్ట్ ఉగ్రుడు అతి వీర్యుడు అతి మహాన్ అతి విష్ణువు అతి జ్వలనుడు అతి సర్వతోముఖో అతి నూసింహో అతి భీషణో అతి భద్రో అతి సర్వతోముఖుడు అతి నూసింహుడు అతి భీషణుడు అతి భద్రుడు అతి మృత్యుమృత్యుహ అతి నమామి అతి అహం భూత్వా అతి మృత్యుమృత్యువు అతి నమామి అతి అహము అయి స్వే మహిమ్ని సదా సమానతే తనయందు తన మహిమయందు సదా సమానమై తానే తన కల్పన జగత్తు అయి ఉండును. తస్మాదేనమకారార్థేన పరేణ బ్రహ్మణికి కుర్యాదు కారేణ విచికిత్సన్న శరీరో నిరింద్రియో ప్రాణోమన్ సచ్చిదానందమాత్ర సస్వరాట్ భవతి యా ఏవం వేద తదేశ శ్లోకః శృంగం శృంగార్ధమాకృషేయ శృంగేణానేన యోజయేత్ శృంగమేనం పరే శృంగే తమనేనాపి యోజయేత్ ఇతి సప్తమః ఖండః. 7.11 ఉపాసకుడు మకారార్ధమును సాధించుట. తస్మాత్ ఏవ మకారార్థేన పరేణ బ్రహ్మణ ఏకీ కుర్యాత్ అందువలనే ఉపాసకుడు మకారార్ధముచే మకార ఉపాసనా లక్ష్యమైన పరబ్రహ్మమునందు ఏకీకృతముచేయవలెను. ఉకారేణ అవిచికిత్సన అశరీరో నిరింద్రియో ప్రాణోతమానః ఉకారముచేత నిస్సంశయుడే అశరీరుడు నిరింద్రియుడు ప్రాణతముడు అప్రాణుడు ప్రాణమునకు ఆవలివాడు. సచ్చిదానందమాత్ర సస్వరాట్ భవతి యేవం వేద సచ్చిదానందమాత్రుడు అగును అతడే స్వరాట్ అగును. ఏ ఉపాసకుడు ఈ విధముగా తెలుసుకొనును. తత్ ఏష శ్లోకః అందుకు ఈ క్రింద శ్లోకము కలదు. శృంగం శృంగార్ధం ఆకృష్య శృంగేణ అనేన యోజయేత్ శృంగమును శృంగార్ధమును ఆకర్షించి అశృంగమున కలుపవలెను. ఇంద్రియములను ఇంద్రియార్థములను ఆకర్షించి నిరింద్రియములో మనస్సున సంయోగము చేయవలెను. శృంగం ఏనం పరే శృంగేతం అనేనా అపి యోజయేత్ ఈ శృంగమునే పరశృంగమునందు అశృంగముతోనూ సంయోగింపచేయవలెను. దానిని మనస్సును ప్రాణమునందు ప్రాణమును తేజస్సులో సచ్చిదానందమునందు సంయోగము చేయవలెను. 8. ఓంకారమే సచ్చితభయ ఆత్మానుభవమునకు అనుజ్ఞ అథ తురియేనోతశ్చ ప్రోతశ్చ హేయమాత్మ నృసింహోస్మిన్ సర్వమయం సర్వాత్మానం హి సర్వం నైవతోద్వయో హేయమాత్మేకల ఏవా వికల్పో నహి వస్తు సదయం హ్యోత ఇవ సద్ఘనోయం చిద్ఘన ఆనందఘన ఏవకరసో వ్యవహార్య కేనచనాద్వితీయ ఓతశ్చ ప్రోతశ్చేష. 8.1 ఆత్మ ఏకము అద్వితీయము ఓతప్రోతము అవికల్పము అథ తురియేణ ఓతః చ ప్రోతః చ హి అయం ఆత్మా నృసింహోపిమ్మట తురియము చేత ఓతప్రోతమైన జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలతో గుచ్చబడినదే అయిన తురియమునకు సాక్షి అయిన ఈ ఆత్మ నృసింహుడే. అస్మిన్ సర్వమయం సర్వాత్మ ఈతడే సర్వమయుడు సర్వాత్మ అయం హి సర్వం నా ఏవ అతో అద్వయో హి ఈతడే సర్వము ఈతనికన్నా అద్వయము లేదు. 2 అద్వయములు ఉండుట హేతుబద్ధము కాదు. అయం ఆత్మ ఏక ఏవ అవికల్పో ఈ ఆత్మ ఏకము అవికల్పము ఆత్మలో అనేక దృష్టులు సృష్టులు కల్పితమై లయముగుచు ఉన్నా అవన్నీ ఆత్మ కంటే వేరు కాకపోగా ఈ ఆత్మలో వికారములే లేవు. There is never any distortion in Brahman. Apparent distortion is mere verbal attribution. Nahi vastu sat ayam hi ota iva sadghano ayam chidghana anandaghana eva sat vastu agu ee atma otamu gucchabadinadi vale kaadu adi sadghanamu uchidghanamu anandaghanamu. Unlike distinct ties of multiple threads, Atman is singleton and continuous like that of water dot. ఏకరసొ అవ్యవహార్యః కేనచన అద్వితీయ ఓతః చప్రోతః చ ఏవ ఆత్మ ఏకరసుడు అవ్యవహార్యుడు దేనికైనను ద్వితీయుడు కాడు ఓతప్రోతమే. ఒకే దారముతో అడ్డముగా నిలువుగా అల్లుకున్న వలలో దారము వంటిది. ఆత్మన్ ఇస్ ద అందురల్ ఇన్హెరెంట్ కనెక్షన్ ఫోర్ ఎవ్రీథింగ్ లైక్ వర్టికల్లీ అండ్ హొరిజోంటల్లీ సోన్ సింగల్ ఎవారియర్ ఆఫ్ అఫిస్నేట్ డొట్. ఓంకార ఏవం నైవమితి పృష్ట ఓమిత్యేవాహ వాగ్వా ఓంకారో వాగేవేదం సర్వం న హేసద్దమివే హాస్తి. 8.2 వాక్కుయే ఓంకారము వాక్కుయే ఈ సర్వము ఓంకార ఏవం న ఏవం ఇతి పృష్ట ఓం ఇతి ఏవ ఆహ ఓంకారము ఇదా ఇది కాదా అని ప్రశ్నించుకోగా ఓం ఇదే ఈ ఆత్మయే అని చెప్పబడెను. వాగ్వా ఓంకారో వాగ్ ఏవ ఇదం సర్వం న హి అసద్దం ఇవ ఏహ ఈహ అస్తి వాక్కుయే ఓంకారము వాక్కుయే ఈ సర్వము అని ఎవరు తెలుసుకొనునో అసద్దము వలె ఉండుట కోరుకొనడు స్తబ్ధుడై ఉండక ఓంకార ఉచ్చారణతోనే ఆత్మను ఉపాసించును. చిన్మయో హేయమోంకారశ్చిన్మయమిదం సర్వం తస్మాత్ పరమేశ్వర ఏవైకమేవ తద్భవతి. 8.3 చిన్మయమే ఓంకారము చిన్మయమే ఈ సర్వము చిన్మయో హి అయం ఓంకారః చిన్మయం ఇదం సర్వం చిన్మయమే ఈ ఓంకారము ఈ సర్వము చిన్మయము. నాట్ నా అనుభవములో బాహ్యము అంతరము అభ్యంతరము కూడా కేవలము తెలివియే. ఆ శుద్ధ ఏటుకయే నేను. తస్మాత్ పరమేశ్వర ఏవ ఏవం ఏవ తద్భవతి కావున ఆ పరమేశ్వరుడే ఈ విధముగా అది ఓంకారము అయి ఉన్నాడు. ఏతదమృతమేమే తద్బ్రహ్మభయం వై బ్రహ్మ భవతి యా ఏవం వేదేతి రహస్యమనుజ్ఞాత హేయమాత్మేష హ్యస్య సర్వస్య స్వాత్మానమనుజానాతి నహీదం సర్వం స్వత ఆత్మవిన్న హేయమోతో నానుజ్ఞాతాసంగత్వాద వికారిత్వాదసత్వాదన్యస్య అనుజ్ఞాత హేయమోంకార ఓమితి హేనుజానాతి. 8.4 ఆత్మయే సర్వమునకు స్వాత్మను ఇచ్చునది. ఏతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మ అభయం వై బ్రహ్మ భవతి ఇదంతా అమృతము అభయము. ఆ బ్రహ్మమే అభయము అభయమే బ్రహ్మము. యా ఏవం వేద ఇతి రహస్యం ఎవరు ఈ విధముగా తెలుసుకొనునో రహస్యమును తెలుసుకున్నవాడు అగును. అనుజ్ఞాతా హి అయం ఆత్మా ఏష హి అస్య సర్వస్య స్వాత్మానం అనుజానాతి. ఓంకారముతో అనుజ్ఞాత ఓథోరిటీ అయిన ఆ ఈ ఆత్మయే సర్వమునకు స్వాత్మను ఇచ్చునది అని తెలుసుకునవలెను. ఎక్కడికక్కడ ప్రకటమై ఉన్న నేను అనే స్పృహ ఆత్మ యొక్క ప్రకటనే. నహి ఇదం సర్వం స్వత ఆత్మవిత్ ఈ సర్వము స్వతహాగా ఆత్మను ఎరిగినది కాదు. నహి అయం ఓతో నా అనుజ్ఞాత ఇది ఆత్మ ఓతము గుచ్చబడినది కాదు అనుజ్ఞ ఇచ్చునది కాదు. అసంగత్వాత్ అవికారత్వాత్ అసత్వాత్ అన్యస్య ఎందుచేత అనగా ఆత్మ యొక్క అసంగత్వము వలన అవికారత్వము వలన అన్యమునకు అసత్వము దేనికైనా అద్వితీయము వలన అనుజ్ఞాత హి అయం ఓంకార ఓం ఇతి హి అనుజానాతి. అందుచేత ఆత్మకు సంజ్ఞ అయిన ఈ ఓంకారమే అనుజ్ఞాత ఓథోరిటీ కావున ఓం ద్వారానే ఆత్మను తెలుసుకునవలెను. వాగ్వా ఓంకారో వాగేవేదం సర్వమనుజానాతి చిన్మయో హేయమోంకారశ్చిద్ధిదం సర్వం నిరాత్మకమాత్మసాత్కరోతి తస్మాత్ పరమేశ్వర ఏవైకమేవ తద్భవత్యేతదము తంభయమే తద్బ్రహ్మాభయం వై బ్రహ్మాభయం హి వై బ్రహ్మ భవతి య ఏవం వేదేతి. రహస్యమనుజ్ఞాయకరసో హేయమాత్మా ప్రజ్ఞానఘన ఏవాయం యస్మాత్ సర్వాత్పురత సువిభాతో తశ్చిద్ఘన ఏవ నహి. 8.5 సర్వము చిత్యే ఓంకారమే అనుజ్ఞ వాగ్వా ఓంకారో వాగ్ ఏవేదం సర్వం అనుజానాతి వాక్కుయే ఓంకారుడు వాక్కుయే ఈ సర్వము అని తెలుసుకునవలెను. చిన్మయో హి అయం ఓంకారః చిత్ హి ఇదం సర్వం నిరాత్మకం చిన్మయమే చిత్మయమే ఈ ఓంకారుడు ఈ సర్వము చిత్యే మయ్యు నిరాత్మకము అనగా చిత్కు వేరుగా మరొక ఆత్మ కలిగినది కాదు. సత్యే చిత్ చిత్యే సత్ ఆత్మసాత్ కరోతి తస్మాత్ పరమేశ్వర ఏవ ఏకం ఏవ తద్భవతి తనను తానే పొందునది కావున ఈ సర్వం కూడా ఏకమే అయిన పరమేశ్వరుడే అగును. ఏతత్ అమృతం అభయం, ఇది అమృతము అభయము. ఏతత్ బ్రహ్మ అభయం, వై బ్రహ్మ అభయం హి వై బ్రహ్మ భవతి, ఇది బ్రహ్మ అభయమే బ్రహ్మ, బ్రహ్మమే అభయము అగునది. యా ఏవం వేద ఇతి రహస్యం అనుజ్ఞా ఎవరు ఈ విధముగా తెలుసుకొననో. ఇది ఈ ఓంకారమే రహస్యం తెలుసుకొనుటకు అనుజ్ఞ, పర్మిషన్. ఏకరసో హి అయం ఆత్మా ప్రజ్ఞానఘన ఏవ అయం, ఈ ఆత్మయే ఏకరసుడు, అనుభవైకము ఏకానుభవము, ఇదే ప్రజ్ఞానఘనము. యస్మాత్ సర్వస్మాత్ పురతః సువిభాతో అతః చిద్ఘన ఏవ హి సర్వము, జగత్తు కన్నా పూర్వము బాగుగా ప్రకాశించుట చేత ఆత్మచిద్ఘనమే. అయమోతో నానుజ్ఞాతేతదాత్మ్యం హీదం సర్వం సదేవానుజ్ఞాయకరసో హేయమోంకార ఓమితి హేవానుజానాతి. వాగ్వా ఓంకారో వాగేవ హేనుజానాతి చిన్మయో హేమోంకారశ్చిదేవ హేనుజ్ఞ. 8.6 సర్వము సత్యే వాక్యే అనుజ్ఞ. అయం ఓతో నా అనుజ్ఞాత ఏతత్ ఆత్మ్యం హి లక్షణరహితమైన, ఈ ఆత్మ ఓతము కాదు అనుజ్ఞాత కాదు. ఇదం సర్వం సత్ ఏవ, ఈ సర్వము సత్యే. అనుజ్ఞ ఏకరసో హి అయం ఓంకార, పరమాత్మను సూచించు ఈ ఓంకారమే ఏకరసమునకు. ఫోర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్నెస్ అనుజ్ఞ, పర్మిషన్. ఓం ఇతి హి ఏవ అనుజానాతి ఓం అనియే ఉచ్చరిస్తూనే దీని ఆత్మను తెలుసుకొనవలెను. వాగ్వా ఓంకారో వాక్ ఏవ హి అనుజానాతి, వాక్ ఓంకారుడు వాక్యే అనుజ్ఞ, పర్మిషన్ ఇచ్చునది. ఓం అని వాక్ ఉచ్చారణ ద్వారానే చిదాత్మను తెలుసుకొని అనుభవము చేసుకొనవలెను. చిన్మయో హి అయం ఓంకార చిత్ ఏవ హి అనుజ్ఞాత, ఈ ఓంకారుడు చిన్మయమే, చిత్యే అనుజ్ఞాత. తస్మాత్ పరమేశ్వర ఏవైకమేవ తద్భవత్యేతదము తంభయమే తద్బ్రహ్మాభయం, వై బ్రహ్మాభయం హి వై బ్రహ్మ భవతి య ఏవం వేదేతి. రహస్యమవికల్పో హేయమాత్మా ద్వితీయత్వాద వికల్పో హేమోంకారో ద్వితీయత్వాదేవ చిన్మయో హేమోంకార. 8.7 ఆత్మయే ఓంకారము, ఓంకారమే ఈ సర్వము. తస్మాత్ పరమేశ్వర ఏవ ఏకం ఏవ తద్భవతి, ఇతి కావున ఏకము అయిన పరమేశ్వరుడే అది ఓంకారము అయి ఉన్నాడు. ఏతత్ అమృతం అభయం, ఇది అమృతము అభయము. ఏతత్ బ్రహ్మ అభయం, వై బ్రహ్మ అభయం హి వై బ్రహ్మ భవతి, ఇది బ్రహ్మము, ఈ బ్రహ్మము అభయము, అభయమే ఈ బ్రహ్మము అగును. యా ఏవం వేద ఇతి రహస్యం, ఎవడు ఇట్లు తెలుసుకొననో. ఇది రహస్యము. అవికల్పో హి అయం ఆత్మా అద్వితీయత్వాత్ అద్వితీయత్వము వలన ఈ ఆత్మ అవికల్పము. అవికల్పో హి అయం ఓంకారో అద్వితీయత్వాత్ ఏవ అద్వితీయత్వము వలననే ఈ ఓంకారము అవికల్పము, అనగా ఆత్మయే ఓంకారము, ఓంకారమే ఆత్మ. చిన్మయో హి అయం ఓంకార చిన్మయం, ఇదం సర్వం ఈ ఓంకారము చిన్మయము, ఈ సర్వము చిన్మయమే, అనగా ఓంకారమే ఈ సర్వము. తస్మాత్ పరమేశ్వర ఏవైకమేవ తద్భవతే వికల్పోపి నాత్ర కాచన భిదాస్తి నైవ తత్ర కాచన భిదాస్త్యత్ర హి భిదామివ మన్యమానః శతధా సహస్రధా భిన్నో. మృత్యోః సమృత్యుమాప్నోతి తదేతదద్వయం స్వప్రకాశం. మహానందమాత్మా ఏవైతదము తంభయమేతద్బ్రహ్మాభయం, వై బ్రహ్మాభయం హి వై బ్రహ్మ భవతి య ఏవం వేదేతి. రహస్యం ఇత్యష్టమః ఖండః. 8.8 అభయమే బ్రహ్మము, బ్రహ్మమే అభయము. తస్మాత్ పరమేశ్వర ఏవ ఏకం ఏవ తద్భవతి, కావున ఏకము అయిన పరమేశ్వరుడే అది ఓంకారము అయి ఉన్నాడు. అవికల్పో అపి అవికల్పుడు అద్వితీయుడు కూడా అయి ఉన్నాడు. నా అత్ర కాచన భిదా అస్తి, ఇక్కడ ఏ కొంచెము భేదము లేదు. నా ఏవ తత్ర కాచన భిదా అస్తి, అక్కడ కూడా ఏ కొంచెము భేదము లేదు. అత్ర హి భిదాం ఇవ మన్యమానః శతధా సహస్రధా భిన్నో మృత్యోః సమృత్యుం ఆప్నోతి, ఇక్కడ భేదము వలె ఉన్నదని భావించినవానికి వందల విధములుగా వేల విధములుగా భేదములు మృత్యువునందు ఉండును. భేదదృష్టి తొలగనివాడు అతడు మృత్యువునే పొందును. తత్ ఏతత్ అద్వయం స్వప్రకాశం మహానందం ఆత్మా ఏవ ఆయి అద్వయము స్వప్రకాశము మహానందము ఆత్మయే. ఏతత్ అమృతం అభయం, ఇది అమృతము అభయము. ఏతత్ బ్రహ్మ అభయం, వై బ్రహ్మ అభయం హి వై బ్రహ్మ భవతి, ఇది బ్రహ్మము, బ్రహ్మమే అభయము, అభయమే బ్రహ్మము. యా ఏవం వేద ఇతి రహస్యం, ఎవడు ఈ విధముగా తెలుసుకొననో. రహస్యమును గుహ్యతమము తెలుసుకున్నవాడు అగును. 9. అహం ఏవ బ్రహ్మ. దేవా హవై ప్రజాపతిమబ్రువన్నిమమేవనో భగవన్నోంకారమాత్మానముపదిశేతి తథైత్యుపద్రష్టానుమంతైష ఆత్మ నుసింహశ్చిద్రూప ఏవావికారో హ్యుపలబ్ధః సర్వస్య సర్వత్రా నహ్యస్తి ద్వైతసిద్ధిరాత్మైవ సిద్ధోద్వితీయో మాయయా హన్యదివ సవా ఏష ఆత్మా పర ఏషైవ సర్వం తథా హి ప్రాజ్ఞే సైషా విద్య జగత్సర్వమాత్మ 9.1 అద్వైత ఆత్మయే సిద్ధించియున్నది. దేవ ఆహవై ప్రజాపతిం అబ్రువత్ దేవతలు ప్రజాపతిని అడిగిరి, ఇమం ఏవనౌ భగవన్ ఓంకారం ఆత్మానం ఉపదేశ ఇతి తథా ఇతి భగవాన్, మాకు ఇప్పుడు ఈ ఓంకార ఆత్మను ఉపదేశించుము అనగా ప్రజాపతి అట్లే అనెను. ఉపద్రష్ట అనుమంత్రయేష ఆత్మా నృసింహః చిత్రూప ఏవ ఉపద్రష్ట సాక్షి అనుమంత్ర అనుగ్రహించువాడు అయిన ఈ ఆత్మా నృసింహుడు చిద్రూపుడే. అవికారో హి ఉపలబ్ధః సర్వస్య సర్వత్ర ఇతడే అవికారుడు, సర్వులకు సర్వత్రా ఉపలబ్ధుడు, పొందబడువాడు, గ్రహించబడువాడు, అతి దగ్గరవాడు. నహి అస్తి ద్వైత సిద్ధేహ ఆత్మా ఏవ సిద్ధో ద్వైతమునకు సిద్ధి అనునది లేదు, ఆత్మయే సిద్ధించి ఉన్నది అనగా ఆత్మకు రెండవది లేదు అనునదే నిర్ధారణ. ద్వితీయో మాయయా హి అన్యత్ ఇవ మాయచేతనే ద్వితీయము అగుపించును, ఆత్మకు అన్యము వలె గోచరించును. సవా ఏష ఆత్మా పర ఏష ఏవ సర్వం కాని ఈ సర్వము కూడా ఈ పరమాత్మయే. తదా ఆహి ప్రజ్ఞ ఏవ ఏష అవిద్య జగత్సర్వం ఆత్మా అప్పుడు మాయ వలన ప్రజ్ఞ చేతనే అనుభవము పొందబడు ఈ అవిద్యా జగత్సర్వము ఆత్మయే. పరమాత్మైవ స్వప్రకాశోప్య విషయ జ్ఞానత్వాజ్ఞానన్నేవ హ్యన్యత్రాన్యన్న విజానాత్యనుభూతేర్మాయా చ వార్హ్యత్రన తమోరూపానుభూతిస్తదేతజ్జడం మోహాత్మకమ నంతమిదం రూపస్యాస్య వ్యంజికా నిత్యనివృత్తాపి మూఢైరాత్మేవ దృష్టాస్య సత్వమసత్వం చ దస్సేతి. 9.2 స్వప్రకాశ చైతన్య ఆత్మకు జడమైన జగత్తు లింగము. పరమాత్మా ఏవ స్వప్రకాశో అపి అవిషయజ్ఞానత్వ పరమాత్మ మాత్రమే స్వప్రకాశుడు, మరియు అతడు విషయ జ్ఞానము వలె గ్రహింపబడువాడు కాదు. జ్ఞానం ఏవ హి అన్యత్ర అన్యం న విజానాతి అనుభూతేహ కేవల జ్ఞానమే అయినవాడు, మరియు అతడు మరొకచోట మరొకడిగా తెలియబడువాడు కాదు అనగా ప్రతి ఒక్కదానికి ఈ ఆత్మ అనన్యము. మాయా చ తమోరూప అనుభూతేహ తత్ ఏతత్ జడం మోహాత్మకం అనంతం మాయా మయ్యు తమోరూప అనుభూతి అగునది ఏదో అది అంతా జడం మోహాత్మకం అనంతం నోట్లు మాయా అనంతం. ఇదం రూపమస్య అస్య వ్యంజిక ఈ జగత్ రూపము దానికి ఆత్మకు వ్యంజికము లింగముచే చిహ్నముచే ఉన్నదిగా తెలుపునది. నోట్ ప్రజ్ఞ చేత ఆ ప్రజ్ఞను వెలిగించు ఆత్మను తెలుసుకొనలేము. కనుక పొగను బట్టి నిప్పు ఉన్నదని తెలుసుకున్నట్లు జడమైన జగత్తును బట్టి జగత్తుకు నిమిత్త ఉపాదాన కారణములు స్వప్రకాశ చైతన్య ఆత్మ అని ఆత్మ ఉనికిని తెలుసుకుంటున్నాము. నిత్య నివృత్తో అవముఢేహ ఆత్మా ఏవ ద్రష్ట అస్య సత్వం అసత్వం చ దర్శేతి. నిత్య నివృత్తులు అవముఢులు చేత ఆత్మయే ద్రష్టే దాని మాయచే జగత్తు యొక్క సత్వసత్వములను దర్శింపచేయును. సిద్ధత్వా సిద్ధత్వాభ్యాం స్వతంత్ర స్వతంత్రత్వేన సైషా వటబిజ సామాన్యవదనేక వటశక్తిరేకైవ తద్యథా వటబిజ సామాన్యమేక మనేకాన్స్వావ్యతిరిక్తాన్వటాన్ సబీజానుత్పాద్య తత్ర తత్ర పూర్ణం సత్తిష్ట్యవమేవైషా మాయ స్వావ్యతిరిక్తాని పూర్ణాని క్షేత్రాణి దర్శయిత్వా జీవేశావభాసేన కరోతి మాయా చావిద్యా చ స్వయమేవ భవతి సైషా చిత్ర సుదృఢ భవంకురా స్వయం గుణభిన్నాంకురేష్వపి గుణభిన్నా సర్వత్ర బ్రహ్మవిష్ణుస్వరూపిణి చైతన్యదీప్త తస్మాదాత్మన ఏవ త్రైవిధ్యం సర్వత్ర యోనిత్వం. 9.3 ఆత్మయందు మాయాస్వరూపము సిద్ధవ సిద్ధత్వాభ్యాం స్వతంత్ర స్వతంత్రత్వేన స ఏషా సిద్ధత్వ అసిద్ధత్వ ద్వంద్వముల చేత స్వతంత్ర అస్వతంత్రత్వముల చేత ఆ ఈ మాయ. నోట్ మాయకు స్వతః సిద్ధత లేదు, ఆత్మచైతన్య అభాసచేత సిద్ధత్వము పొందినది. అమ్మాయ స్వతంత్రమైనది కాదు, కాని కర్తృత్వభోక్తృత్వ రాహిత్య ఆత్మ సమక్షములో మాయ స్వతంత్రమైనది వలె ప్రవర్తిస్తున్నది. వటబీజ సామాన్యవత్ అనేక వటశక్తి ఏక ఏవ తత్ యథా సామాన్యమైన వటబీజము మతి విత్తు ఎందు అనంత వటశక్తి ఆ బీజముతో ఏకమే అయి ఉన్నట్లు వటబీజ సామాన్యం ఏకం అనేకాంత స్వ అవ్యతిరిక్తాని వటాంత్స బీజాన్ ఉత్పాద్య తత్ర తత్ర పూర్ణం సత్తిష్ఠతి. ఏవం ఏవ ఒక సామాన్య వటబీజము తనకు వ్యతిరేకము కాని ఆ మగ్గి విత్తులాంటివే అయినా అనేక సంఖ్యలలో బీజములతో సహా వటములను ఉత్పాదించి అక్కడ అక్కడే ఆయా అనేకానేక సబీజ వటములలో సంపూర్ణమై ఉండునట్లు ఏషా మాయా స్వ అవ్యతిరిక్తాని పూర్ణాని క్షేత్రాణి దర్శయిత్వా జీవ ఈశా అవభాసేన కరోతి. ఈ మాయ తనకు వ్యతిరిక్తము కాని పూర్ణములైన క్షేత్రములను చూపించి జీవ ఈశా అవభాసం మిథ్యా జ్ఞానము అవిద్య చేత జగత్ కల్పనను చేయును. మాయా చ అవిద్యా చ స్వయం ఏవ భవతి మాయ మరియు అవిద్యలచే స్వయముగా జగత్తు అనుభూతి అగును. స ఏషా చిత్రా సుదృఢ బహు అంకుర. అవిద్యా స్వరూపమైన ఈ మాయ చిత్రము సుదృఢము బహుత్వ అంకురము కలది. స్వయం గుణభిన్న అంకురేషు అపి గుణభిన్న. మాయ స్వయముగా గుణభిన్నమైనది, అంకురమయందుకూడా గుణభిన్నమైనది. గుణములచేత మాత్రమే భేదములు ప్రకటితము చేయుచున్నది. సర్వత్ర బ్రహ్మ విష్ణు శివరూపిణి చైతన్య దీప్త. ఈ మాయ సర్వత్రా బ్రహ్మ విష్ణు శివరూపిణి అయి చైతన్యముచే ప్రకాశింపబడునది. తస్మాత్ ఆత్మన ఏవ త్రైవిధ్యం సర్వత్ర యోనిత్వం. కావున మాయా అవిద్య వలన ఆత్మయందు త్రైవిధ్యము త్రిగుణాత్మకము సర్వత్రా యోనిత్వము ఆపాదించబడినది. అభిమంత జీవో నియంతేశ్వరః సర్వహమ్మాని హిరణ్యగర్భస్త్రిరూప ఈశ్వర. వద్వ్యక్త చైతన్య సర్వగో హేష ఈశ్వరః. క్రియాజ్ఞానాత్మా సర్వం సర్వమయం సర్వే జీవాః. సర్వమయః సర్వాస్వవస్థాసు తథాప్యల్పాః. సవా ఏష భూతానీంద్రియాణి విరాజం దేవతాః. కోసాంశ్చ సృష్ట్వా ప్రవిశ్యామూఢో. మూఢ ఇవ వ్యవహరన్నాస్తే మాయేవ తస్మాదద్వయ ఏవాయమాత్మా సన్మాత్రో నిత్యః శుద్ధో బుద్ధః సత్యో ముక్తో నిరంజనో విభ్రద్వయానందః పరః. 9.4 ఈశ్వర హిరణ్యగర్భ జీవస్వరూపములు. అభిమంత జీవో నియంతి ఈశ్వరః. అభిమానము కలవాడు జీవుడు నియంత ఈశ్వరుడు. సర్వ అహం మాని హిరణ్యగర్భః సర్వము నేను అను అభిమానము కలవాడు హిరణ్యగర్భుడు. త్రిరూప ఈశ్వరవత్ వ్యక్త చైతన్యః సర్వగో హి అహిరణ్యగర్భుడు త్రిరూపుడు త్రిగుణాత్మరూపుడు ఈశ్వరుని యందే ఈశ్వరుని వలె వ్యక్త చైతన్య స్వరూపుడు సర్వగతుడు. ఏష ఈశ్వరః క్రియాజ్ఞానాత్మా సర్వం సర్వమయం అహిరణ్యగర్భుడు సర్వక్రియాజ్ఞానాత్ముడు సర్వమయుడు. సర్వే జీవాః సర్వమయః సర్వావస్థాసు తథా అపి అల్పాః సర్వ జీవులు కూడా సర్వ అవస్థలలో సర్వమయులు అయినా కూడా అజ్ఞానముచేత అల్పులు. సవా ఏష భూతాని ఇంద్రియాణి విరాజం దేవతాః. కోశాంచ సృష్ట్వా ప్రవిశ్య అమూఢో మూఢ ఇవ వ్యవహరన్నాః తే మాయయా ఏవ అతడే ఈశ్వరుడే హిరణ్యగర్భుడుగా ఈ భూతములను ఇంద్రియములను విరాజిల్లు దేవతలను మయ్యు పంచాకోశములను సృష్టించి ప్రవేశించి అమూఢుడైన తన మాయచేతనే మూఢుని వలె వ్యవహరించుచున్నాడు. తస్మాత్ అద్వయ ఏవ అయం ఆత్మా సన్మాత్రో నిత్యః శుద్ధో బుద్ధః సత్యో ముక్తో నిరంజనో విభుః అద్వయ ఆనందః పరః. కాబట్టి అద్వయము అయిన ఈ ఆత్మ సన్మాత్రుడు నిత్యుడు శుద్ధుడు బుద్ధుడు కేవల జ్ఞానము సత్యుడు ముక్తుడు నిరంజనుడు విభుడు అద్వయ ఆనందుడు పరమైనవాడు. ప్రత్యేకేకరసః ప్రమాణేరేతరవగత సత్తామాత్రం హీదం సర్వం సదేవ పురస్తాత్ సిద్ధం హి బ్రహ్మన్. హెత్ర కించానుభూయతే నావిద్యానుభవాత్మా న స్వప్రకాశే సర్వసాక్షిణ్య విక్రియే ద్వయే పశ్యతేహాపి సన్మాత్రమసదన్యత్ సత్యం హీథం. పురస్తాదయోని స్వాత్మస్థమానందచిద్ఘనం సిద్ధం హెసిద్ధం తద్విష్ణిరీశానో బ్రహ్మాన్యదపి సర్వం సర్వగతం సర్వమత ఏవ శుద్ధోబాధ్యస్వరూపో. 9.5 ఆత్మస్వరూపము. ప్రత్యక్ ఏకరసః ప్రమాణేః ఏతయః అవగతః. ప్రత్యక్ దృశ్య విముఖముచేత దృశ్య అతీతముచేత ఏకరసుడు ఏకత్వానుభవజ్జుడు ఈ వేద వేదాంత శాస్త్ర ప్రమాణములచే అవగతుడు అగువాడు. సత్తామాత్రం హి ఇదం సర్వం సత్ ఏవ పురస్తాత్ సిద్ధం హి బ్రహ్మ. సత్తామాత్రమైన ఈ సర్వము సత్తుయే సర్వమునకు ముందే సిద్ధించి ఉండి ఉన్నవాడు బ్రహ్మ. నహి అత్ర కించన అనుభూయతే ఇక్కడ ఏది ఆ బ్రహ్మ అనుభవించడు. అనగా అనుభవముచే బ్రహ్మము స్పృశించబడదు. అనుభవమునకు అందనివాడు బ్రహ్మ. నా విద్యా అనుభవ ఆత్మని ఆత్మయందు అవిద్యా అనుభవము ఉండదు. మరి ఈ జగదనుభవము ఎవరికి? మాయచే ప్రజ్ఞకు అనుభవముగుచున్నది. ప్రజ్ఞ అభిమానము కలిగినవాడిని జీవుడు అంటున్నాము. సత్యమునకు ఈ జీవుడు అనబడువాడు ఆత్మయే. జీవో బ్రహ్మేతి నా పరః. ఆత్మ ఆ ప్రజ్ఞకు సాక్షియే. ప్రజ్ఞను ప్రకాశింపచేస్తున్నది. ఉత్పత్తి స్థితి లయములతో కూడిన ఈ ప్రజ్ఞ మరియు జగత్తులు నిత్యాత్మయందు మిథ్యారూపమాయ క్రీడా ప్రకటన మాత్రమే. స్వప్రకాశే సర్వసాక్షిణి అవిక్రియే అద్వయే పశ్యతే హ అపి సన్మాత్రం అసత్ అన్యత్ సత్యం హి స్వప్రకాశుడును సర్వసాక్షియును అవిక్రియుడును వికారము మార్పు లేనిదియు అద్వయుడును చూచువాడు ఇంకా కూడా సన్మాత్రము అసత్ అన్యము సత్యము ఇత్థం పురస్తాత్ అయుని స్వాత్మస్థం ఆనందం చిద్ఘనం సిద్ధం హి అసిద్ధం ఈ అంతటికీ ముందే ఉన్నవాడు అయోని తనకు మొదలు లేనివాడు స్వాత్మయందే స్థితి కలవాడు ఆనందుడును చిద్ఘనుడును సిద్ధుడు అసిద్ధుడును కూడా. తత్విష్ణుః ఈశానో బ్రహ్మ అన్యత్ అపి సర్వం ఆతడే విష్ణువు ఈశుడు బ్రహ్మయు మిగిలిన సర్వము కూడా. సర్వగతం సర్వమతా ఏవ శుద్ధో అబాధ్యస్వరూపో సర్వగతుడు సర్వమతము తానైనవాడు శుద్ధుడు అబాధ్య బాధింపబడని స్వరూపుడు. బుద్ధః సుఖస్వరూప ఆత్మా నహేత నిరాత్మకంపి నాత్మా పురతో హి సిద్ధో నహీదం సర్వం కదాచిదాత్మా హి స్వమహమస్థో నిరపేక్ష ఏక ఏవ సాక్షి స్వప్రకాశః కిం తన్నిత్యమాత్మాత్ర హేవ న విచికిత్స్యమేతద్ధిదం సర్వం సాధయతి 9.6 ఏది నిత్యం. బుద్ధేః సుఖస్వరూప ఆత్మానః హి ఏతం నిరాత్మకం అపి పూర్వపక్షము బుద్ధి కలవాడు సుఖస్వరూప ఆత్మలు బహురూపములు కలవాడు ఈతడు నిరాత్మకుడు కూడా. నా ఆత్మా పురతో హి సిద్ధో నహి ఇదం సర్వం ఆత్మ పూర్వము ముందుగా సిద్ధుడు కాదు ఈ సర్వము కానివాడు. కదాచిత్ ఆత్మా హి స్వమహమస్థో నిరపేక్ష ఏక ఏవ సాక్షి స్వప్రకాశః ఎప్పుడో ఒకప్పుడు ఆత్మ స్వమహమస్థుడు నిరపేక్షుడు అపేక్ష లేనివాడు ఏకుడు సాక్షి స్వప్రకాశుడు అయినాడు. కిం తత్ నిత్యం ప్రతిపక్షము ఏది నిత్యము అనగా మరివాని కంటే ముందు ఉన్నది ఏది. ఆత్మా అత్ర హి ఏవ న విచికిత్స్యం ఏతత్ ఇదం సర్వం సాధయతి సిద్ధాంతము ఆత్మయే ఇందు సందేహము లేదు అదే ఈ సర్వమును సాధించునది. ఇక్కడ పూర్వపక్షము ఆత్మానిత్యముగా ప్రతిపాదించగా అప్పుడు ప్రతిపక్షము ఖండించుచు మరి ఇక ఏది నిత్యము అగునని ఎత్తిచూపగా సిద్ధాంతము పూర్వపక్షమును కాదని ఆత్మయే నిత్యమని ధ్రువీకరిస్తున్నది. ద్రష్టాద్రష్టుః సాక్ష్య విక్రియ సిద్ధో నిరవధ్యో బాహ్యాభ్యంతర వీక్షణాత్ సువిస్ఫుటతమ స పరస్తాద్రుతైష దృష్టో దృష్టో వ్యవహార్యోప్యల్పో నాల్పః సాక్ష్య విశేషోనన్యో సుఖదఖోద్వయ పరమాత్మా సర్వజ్ఞానంతో భిన్నోద్వయ సర్వదా సంవిత్తిర్మాయ నాసంవిత్యః స్వప్రకాశే యూయమేవ దృష్టాః 9.7 అలక్షణ ఆత్మ యొక్క లక్షణములు. ద్రష్ట ద్రష్టుః సాక్షి అవిక్రియః సిద్ధో నిరవధ్యో బాహ్య అభ్యంతర వీక్షణాత్ సువిస్ఫుటః ద్రష్టయందు ద్రష్ట చూచుచున్నవానిలో చూచువాడు సాక్షి మార్పు చెందనివాడు సిద్ధుడు నిరవధ్యుడు అన్బ్లెమెబల్ బాహ్య అభ్యంతరములను కూడా స్పష్టముగా చూచువాడు. తమసః పరస్తాత్ బ్రూత ఏష దృష్టో అదృష్టో అవ్యవహార్యో అపి అల్పో నా అల్పః తమస్సుకు ఆవల ఉన్నవాడు ఈతడు దృష్టుడు అదృష్టుడు అవ్యవహార్యుడు కూడా అల్పుడు అనల్పుడు కూడా. సాక్షి అవిశేషో అనన్యో అసుఖదహకో అద్వయః పరమాత్మ సాక్షి అవిశేషుడు అభేదుడు అనన్యుడు సుఖదహక అతీతుడు అద్వయుడు పరమాత్మ సర్వజో అనంతో అభిన్నో అద్వయః సర్వదా సంవిత్తః మాయయా నాసంవిత్తః స్వప్రకాశే యూయం ఏవ దృష్టాః సర్వజ్ఞుడు అనంతుడు అభిన్నుడు అద్వయుడు సర్వదా సంవిత్తుడు విజ్ఞానుడు మాయచేత అసంవిత్తుడు అవిద్యచే మోహితుడు కాడు ఆత్మ స్వప్రకాశమునందే మీరు దేవతలు ప్రకటితమైనారు అని ప్రజాపతి చెప్పెను. కిమద్వయన ద్వితీయమేవ నయూయమేవ బ్రూహ్యేవ భగవన్నితి దేవా ఉచుర్యమేవ దృశ్యతే చేన్నాత్మజ్ఞ అసంగో హేయమాత్మాతో యూయమేవ స్వప్రకాశ ఇదం హి సత్సంవిన్మయత్వాద్యూయమేవ నేతి హోచుర్హంతాసంగా వయమితి హోచుః కథం పశ్యంతీతి హోవాచ న వయం విద్మ ఇతి హోచుస్తతో యూయమేవ స్వప్రకాశ ఇతి హోవాచ న చ సత్సంవిన్మయ ఏతౌ హి పురస్తాత్ సువిభాతమవ్యవహార్య మేవాద్వయం జ్ఞాతో నైష విజ్ఞాతో విదితావిదితాత్పర హే వైష ఇతి హోచుః 9.8 ఆత్మ విదితం విదితములకు పరమైనది కిం అద్వయన ద్వితీయం ఏవన యూయం ఏవం బ్రూహి ఏవ భగవన్ ఇతి దేవా ఉచుః దేవతలు ఇట్లు ప్రార్థించిరి భగవాన్. అద్వయమేనా మాకు ద్వితీయమే లేదా మీరే ఇది వివరించండి. యూయం ఏవ దృశ్యతే చేత్న ఆత్మజ్ఞ అసంగో హీ అయం ఆత్మతో మీరు అసంగము అయిన ఈ ఆత్మను చూచుటకు తెలుసుకొనుటకు కాదు అని, యూయం ఏవ స్వప్రకాశ ఇదం హి సత్సంవిన్మయత్వాత్ మరళ మీరే సచ్చిత్మయత్వము వలన ఈ ఆత్మ స్వప్రకాశమే అని, యూయం ఏవన ఇతి హ ఉచుహ వా అంతాసంగా వయం ఇతి హ ఉచుహ మీరే మాకు ఆత్మను చూచుటకు కాదు అని చెప్పినారు. మరలా అంతమున మేము ఆత్మకు అసంగము అభేదము అని కూడా మాకు చెప్పినారు. కథం పశ్యంతి ఇతి హ ఉవాచ న వయం విద్మ ఇతి హ ఉచుహ ఏ విధముగా మీరు చూచుచున్నారు, మేము తెలుసుకొనలేకపోవుచున్నాము అని దేవతలు అడిగిరి. తతో యూయం ఏవ స్వప్రకాశ ఇతి హ ఉవాచన చాపుడు ప్రజాపతి, మీరు ఆత్మస్వరూపులుగా స్వప్రకాశులే మయ్యు ఆత్మ తెలియబడేది కాదు అని ఇట్లు చెప్పెను. సత్సంవిన్మయ ఏతౌ హి పురస్తాత్ సచ్చిత్మయములే ఆత్మగా మీకు ఈ రెండు పూర్వము నుండే ఉన్నవి. సువిభాతం అవ్యవహార్యం ఏవ అద్వయం ఆత్మస్వరూపులుగా మీరు సువిభాతము సుప్రకాశము అవ్యవహార్యము అద్వయమే. జ్ఞాతో నయేష విజ్ఞాతో విదితా విదితాత్ పర ఇతి హ ఉచుహ ఈ ఆత్మ తెలియబడునదా లేక తెలియబడనిదా అన్నచో విదితా విదితములకు పరమైనది అని ప్రజాపతి చెప్పెను. సహోవాచ తద్వా ఏతద్బ్రహ్మాద్వయం బ్రహ్మత్వాన్నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం సత్యం సూక్ష్మం పరిపూర్ణమద్వయం సదానందచిన్మాత్ర మాత్మేవా వ్యవహార్యం కేన చ తత్తదేతదాత్మాన మోమిత్య పశ్యంతః పశ్యేత తదేతత్ సత్యమాత్మా బ్రహ్మైవ బ్రహ్మాత్మైవాత్ర హ్యేవ న విచికిత్స్యమిత్యం సత్యం తదేతత్ పండితా ఏవ పశ్యంతి. 9.9 బ్రహ్మ ఆత్మ ఓంకారము సత్యం. సహ ఉవాచ ప్రజాపతి ఇంకా ఇట్లు చెప్పెను. తద్వా ఏతత్ బ్రహ్మ అద్వయం ఆ ఈ బ్రహ్మ అద్వయము బ్రహ్మత్వాత్ నిత్యం శుద్ధం ముక్తం సత్యం సూక్ష్మం పరిపూర్ణం అద్వయం సదానంద చిన్మాత్రం బ్రహ్మత్వము వలన నిత్యము శుద్ధము ముక్తము సత్యము సూక్ష్మము పరిపూర్ణము అద్వయము సదానంద చిన్మాత్రము. ఆత్మా ఏవ అవ్యవహార్యం కేనచిత్ ఆత్మ దేనిచేతనైనను వ్యవహార్యము కాదు. యద్ ఏవ తత్ ఆత్మానం ఓం ఇతి అపశ్యంతః తత్ ఏతత్ సత్యం ఏదైతే ఆత్మయో అదే ఓం అది చూడబడలేనిది అదే సత్యము. ఆత్మా బ్రహ్మ ఏవ బ్రహ్మ ఆత్మా ఏవ అత్ర హి ఏవ న విచికిత్స్యం ఇతి ఓం ఇతి సత్యం బ్రహ్మయే ఆత్మా ఆత్మయే బ్రహ్మము. ఈ విషయమున సందేహము లేదు. ఓం ఇతి ఇది సత్యం. తత్ ఏతత్ పండితా ఏవ పశ్యంతి దానినే పండితులు నిష్కాములు స్థితప్రజ్ఞులు పరమయోగులు దర్శించిరి. ఏతధ్య శబ్ద మస్పశమరూపమరస్ గంధం వక్తవ్యమన దాతవ్యం గంతవ్యమ విసర్జేతవ్యమనానందైతవ్య మమంతవ్యముబోద్ధవ్యమమనం కర్తైతవ్యమ చేతైతవ్యమ ప్రాణైతవ్యమన పానైతవ్యమ వ్యానైతవ్యమను దానైతవ్యమ సమానైతవ్యమ నింద్రియమ విషయం కరణమలక్షణం సంగమ గుణమవి క్రియమవ్యపదేశ్యమ సత్వమరస్కం తమస్కమమాయం భయం ప్యోపనిషదమేవ. సువిభాతం 9.10 ఆత్మలక్షణములు. ఏతత్ హి అశబ్దం అస్పర్శం అరూపం అరసం అగంధం. అది ఆత్మ అశబ్దము అస్పర్శము అరూపము అరసము అగంధము. అవ్యక్తం అనాదతవ్యం అగంతవ్యం అవిసర్జేతవ్యం అనానందైతవ్యం అవ్యక్తము అనాదతవ్యం నిగూఢమైన బలము అగంతవ్యము చేరబడనది గమనం లేనిది అవిసర్జయితవ్యము విసర్జించబడలేనిది అనానందైతవ్యము అమంతవ్యం అబోద్ధవ్యం అనహంకర్తైత్వం అచేతైతవ్యం అమంతవ్యము తెలియబడలేనిది అబోద్ధవ్యము గ్రహించబడలేనిది అనహంకర్తైత్వము కర్తృత్వరహితమైనది అచేతైతవ్యము చేతనము లేనిది అప్రాణైతవ్యం అనపానైతవ్యం అవ్యానైతవ్యం అనుదానైతవ్యం అసమానైతవ్యం అప్రాణైతవ్యము ప్రాణము లేనిది అనపానైతవ్యము అపానము లేనిది అవ్యానైతవ్యం వ్యానము లేనిది అనుదాననైతవ్యము ఉదానము లేనిది అసమానైతవ్యము సమానము లేనిది అనింద్రియం అవిషయం అకరణం అలక్షణం అసంగా అగుణం అనింద్రియము అవిషయము అకరణము అలక్షణము అసంగము అగుణము అవిక్రియం అవ్యవపదేశ్యం అసత్వం అరజస్కం అతమస్కం అవిక్రియము అద్వయము అవ్యవపదేశ్యము సంజ్ఞా స్థానము లేనిది అసత్వము సత్వగుణాతీతము అరజస్కము రజోగుణాతీతము అతమస్కము తమోగుణాతీతము అమాయం అభయం అపి ఔపనిషదం ఏవ సువిభాతం. అమాయం మాయాతీతము అభయం ఉపనిషత్తుల చేతనే సుప్రకాశము కూడా. సకృద్విభాతం పురతోస్మాత్ సర్వస్మ సువిభాతమద్వయం పశ్యతహం సహసోహమితి సవార్ పశ్యతహం స హోవాచ కిమేష దృష్టో దృష్టో వేతి దృష్టో విదితా విదితాత్పర ఇతి హోచుహ క్వైషా కథమితి హోచుహ కిం తేన న కించనేతి హోచుర్యమేవాశ్చర్యరూప ఇతి హోవాచ నచేత్యాహురోమిత్యనిజానిధ్వం బ్రూతైనమితి జ్ఞాతోజ్ఞాతశ్చేతి హోచుర్నచైనమితి హోచురితి బ్రూతైవైనమాత్మసిద్ధమితి హోవాచ పశ్యామ ఏవ భగవో నచ్చ వయం పశ్యామో నైవ వయం వక్తుం శక్నుమో నమస్తేస్తు భగవన్ ప్రసిదితి హోచుర్న భేతవ్యం పృచ్ఛతేతి హోవాచ క్వైషనుద్వేత్యేష వార్కైషానుద్వేత్యేష ఏవాత్మేతి హోవాచ తే హోచుర్నమస్తుభ్యం వయం తాయితీహ ప్రజాపతిర్దేవానను ససాసాను ససాసేతి తదేశ శ్లోకః ఓతమోతేన జానీయాదను జ్ఞాతారమాంతరం అనుజ్ఞామద్వయం లబ్ధ్వా అపద్రస్తరమావ్రజేత్ ఇతి నవమః ఖండః తొమ్మిది తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి అవలోకమున ఆత్మదర్శనము సకృత్ విభాతం. ఒక్కసారిగా ఆర్ట్ వన్స్ సుప్రకాశించినది. పురతో అస్మాత్ సర్వస్మాత్ సువిభాతం అద్వయం పశ్యత ప్రజాపతి దేవతలతో పూర్వము దీని నుండే ఈ సర్వము ప్రకాశించినది. అద్వయమును దర్శించుము. హంసః సోహం ఇతి గా హంసః సోహం నేను అది అదే నేను. సహ ఉవాచ కిం ఏష దృష్టో అదృష్టో వా ఇతి ప్రజాపతి దేవతలతో ఇంకను ఇట్లు అనెను అది కనిపించినత కనిపించలేదా. దృష్టో విదిత అవిదితాత్పర ఇతిహ ఉచుహ దేవతలు విదిత అవిదితముల కన్నా పరముగా కనిపించెను అనెను. క్వ ఏష కథం ఇతిహ ఉచుహ ప్రజాపతి అది ఆ మాయ ఎది ఎటువంటిది అనెను. కిం తేన న కించన ఇతిహ ఉచుహ దేవతలు దానితో ఏమి అది ఆ మాయ కొంచెము కూడా లేదు అనెను. యూయం ఏవ ఆశ్చర్య రూప ఇతిహ ఉవాచ ప్రజాపతి మీరే ఆశ్చర్య రూపులు అని అనెను. ఆత్మతేజో దర్శనముచే మీరే అద్వయము అగుటచే మీకు మాయ సహజముగా తొలగిపోయెను. నచైతి ఆహుహ దేవతలు కాదులేదు అని ఆహుతి అంజలి నివేదించెను. ఓం ఇతి అనుజానిధ్వం బ్రూతయనం ఇతి మరలా ప్రజాపతి ఓం అనుచు ఈతని ఇప్పుడు అనుభవమైన దాని గురించి చెప్పుము అనెను. జ్ఞాతో అజ్ఞాతః చ ఇతి హ ఉచుహ అప్పుడు దేవతలు తెలియబడుచున్నాడు మరియు తెలియబడుటలేదు అని చెప్పెను. నచ ఏనం ఇతి హ ఉచుహ ఇతి బ్రూత ఏవ ఏనం ప్రజాపతి అది కాదు అని దీని గురించి చెప్పుము అని చెప్పసాగెను. ఆత్మసిద్ధం ఇతి హ ఉవాచ పశ్యామ ఏవ ఆత్మసిద్ధించెను అని చూచుచున్నాను అనెను. భగవో నచ వయం పశ్యామో అప్పుడు దేవతలు భగవాన్ మేము చూడలేకపోవుచున్నాము నా ఏవ వయం వక్తుం శక్నుమో నమస్తే అస్తు భగవన్ ప్రసీద ఇతి హ ఉచుహ దేవతలు హమాకు చెప్పుటకు శక్యము కాదు నమస్తే ఓ భగవాన్ ప్రసన్నమగుము గాని దేవతలు ఏదో చెప్పబోయెను. నా భేతవ్యం పృచ్ఛత్ ఇతి హ ఉవాచ ప్రజాపతి భయపడకుండా అడగండి అని అనెను. కా ఏష అనుజ్ఞ ఇతి దేవతలు ఏది అనుజ్ఞ. ఏష ఏవ ఆత్మ ఇతి హ ఉవాచ ప్రజాపతి ఈతడే ఆత్మ అని చెప్పెను. ఇదే అనుజ్ఞ ద ఫైనల్ కన్క్లూజన్. దేవతలు వారిది ఆత్మానుభవమా కాదా అనే సందేహములో ఉండగా జగద్గురువు సద్గురువు అయిన ప్రజాపతి దేవతా శిష్యులకు అది ఆత్మానుభవమే అని నిర్ధారించుచున్నాడు. తే హ ఉచుహ నమః తుభ్యం వయం తైతీహ దేవతలు మీకు మా నమస్కారము అని ప్రార్థించిరి. ప్రజాపతః దేవాన్ అనుససాసాను ససాస ఇతి తత్ ఏష శ్లోకః ప్రజాపతి దేవతలకు అనుశాసనమును శాసించెను. అందుకు ఈ శ్లోకము ఓతం ఓతేన జానీయత్ అనుజ్ఞాతారం ఆంతరం ఓంకారమే ఓతన్నుజ్ఞనుజ్ఞాత వికల్పము ఓతము చేత ఓతమును తెలుసుకొనవలెను ఆంతరమున అనుజ్ఞాత యొక్క అనుజ్ఞాం అద్వయం లబ్ధ్వా అపద్రష్టారం ఆరుజేత్ ఇతి అనుజ్ఞచే అద్వయమును పొంది ఉపద్రష్టారమును ద్రష్టకు ద్రష్ట అయిన ఆత్మను చేరవలెను ఇతి ఉపనిషత్ ఇలా చెప్పబడినది. నృసింహ ఉత్తర తాపిని ఉపనిషత్తు.